చొన్న అది నెంజులే రాజు బాయ్ బండి కన్నాల పాటాలి రాజు బాయ్ బండి ఉన్నాల నిన్న రాజు బాయ్ బండి కన్నాల పాటాలి రాజు బాయ్ బండి ఉన్నాల నిన్న ఎంత తోటా పైకి రాజు బాయ్ బండి ఉన్నాల నిన్న